సెగలేదు పొగలేదు నన్ను కాల్చుతున్నదే కనులతో, నది లేదు అలలేదు నన్ను ఉంచుతున్నదే ప్రేమతో, పువ్వు లేదు లత లేదు చిరుతేనె చల్లతన పలుకుతో. నేను రూగా మారిన నన్ను మాయమే చేసిన, ఏ వైపు ఉన్న నీలో ప్రేమై నిన్ను చేరనా. సగలేదు పొగలేదు నన్ను కాల్చుతున్నదే కనులతో, నది లేదు అలలేదు నన్ను ముంచుతున్నదే ప్రేమతో, పువ్వు లేదు లత లేదు చిరుతేనె చల్లెతన పలుకుతో. నేను రూగా మారిన నన్ను మాయమే చేసిన, ఏ వైపు ఉన్న నీలో ప్రేమై నిన్ను చేరనా. ప్రతిసారి నాలో మొదలయ్యే హాయే కొసరిను తప్పదని మన కోసం వరించిన కాలం నిత్యం అలె పొంగి పాడే సమయం ఈ జోరి మనసొక మధుమాసం కాల్చుతున్నదే కనులతో, నది లేదు అలలేదు నన్ను ముంచుతున్నదే ప్రేమతో, పువ్వు లేదు లత లేదు చిరుతేనె చల్లెతన పలుకుతో. నేను రూగా మారిన నన్ను మాయమే చేసిన, ఏ వైపు ఉన్న నీలో ప్రేమై నిన్ను చేరనా. నీకే చాలే. Oh. வச்சா.